అస్మాయుధ ప్రసవసే దురాజ ప్రజోనహం మిస్తోమం మాయినాయ ద్వితీషమాయాద్రీగమవోహమింద్రాయ బ్రహ్మాని రాతదామా అస్మాయుధ ప్రజయివ ప్రయం శిభరామ్యాం ఘోషం బాధే సుమృక్తి ఇంద్రాయ హృదామనసామనీషా ప్రత్నాయ పత్యేధియో మర్జయంత అస్మాయుధత్యముపమం స్వర్షాంభరామ్యాం ఘోషభాస్యేన సంభిష్టమచ్చోక్తిభిర్మదీనాం సువృక్తిభిః సూరిం వా బృహద్భిః అస్మాయుధస్తోమం సంయేనా విరచన్నతష్టే వదత్సీనాయ గిరస్తగిర్వాహసే సువృక్తీంద్రాయ విశ్వమిన్వం మేధీరాయ అస్మాయుధ సప్తీమివ శ్రవస్యేంద్రాయార్కం జిహ్వా ఆసమంజే నీలం దానౌక సంబంధ్యే పురాంగూర్తశ్రవసం ధర్మాణం అస్మాయుధుష్టా దక్షద్వజ్రం స్వస్తమం సుర్యా అమ్రణాయ వృత్రస్యద్విదద్యే నమర్ణాజన్నీసానస్తు జతాకీయేధా అస్యేదు మాతుస్తమానేషు సద్యో మహఃపితుంబిపాంచార్వన్నా ముషాయద్విష్టః పచతం సహీయాన్విధ్యద్వరాహం తిరో అద్రిమస్తా అస్మాయుధ్నాశ్చిద్దేవపత్నీరింద్రాయార్కమహిగత్య వూవుః పరిద్యా వా పృథివీజభ్రముర్మీలాస్య తే మహిమానం పరిష్ఠః అస్యే దేవ ప్రవీరితే మహిత్వం దివస్ పృథివ్యాః పర్యంతరిక్షాత్ స్వరాళింద్రోదమా విశ్వగోత్రస్వరిరమత్వమవక్షేరణాయ అస్యే దేవ సవసా సుషంగం మృగశ్చద్వజ్రేణ వృత్రమింద్రాః అవనీరముంచదభిశ్రవో ధావనే సచేతా అస్యేదక్వేషదానందసింధవ పరియద్వజ్రేణ సీమయచ్చత్ ఈశాగద్దాసుషే దశస్యం దుర్వీతయే గాధం దుర్వనిష్టః అస్మాయుధ ప్రభరాతూ జానో వృత్రాజవజ్రమీశాన క్రియేధాః ఓన్న పర్వదిరదాతిరస్యేష్యన్నన్నాం చలధ్యై అస్యేధ ప్రభ్రూహి పూర్యాణి తులస్య కర్మాణి నవ్యాముక్థైః యుధే యుధిష్ఠానాయుధాయమానో నిరినాదిశత్రూన్ అస్యేదోభియా గిరయశ్చ దృఢాద్యా వాచ భూమా జరుడస్తు చేతి ఉపవేనస్య జోగోవాన భూనిం సద్యో భూవద్ధీర్యాయ నోధాః అస్మాయుధుత్యతమూదాయ్యే ఘామే గోజద్వగ్నే భూరేరీశానః ఏజసం సూర్యే వస్తుధానం సువస్యేషు శ్రీమావదింద్రాః దేవాదేహారియోజనా సువృక్తీంద్ర బ్రహ్మాణి గోతమాసో అక్రన్ ఐషో విశ్వవేషసంధియం ధా ప్రాతర్మక్షూధ్యావసుజగమ్యాత్ భర్గణం నో అపి వాతయమనాః ఓం హరిః ఓం ప్రమన్మహేశవసానాయ సూషమాం ఘోషం గర్వణసే అంగిరస్వత్ వృత్తిస్తువతరిజ్ఞయాజామాకం నరే విశ్రూతాయ ప్రభో మహేమహి నమో భరధ్వమాంగోష్యం సమసానాయ సామ ఏనా పూర్వే పితరః పదజ్ఞాచం తో అంగీరసోగావిందన్ ఇంద్రస్యాంగీరసాం చేష్టౌ విదత్సరమాతనాయాయధాసిం బృహస్పతిర్భినద్రిం విదగ్గా సమస్త్రియాభిర్వసంతనరాః సుష్ఠు భాసస్తు భా సప్త విప్రైశ్వరేణాద్రిం సుర్యో కోణవగ్వైః పలిగమింద్రచక్రఫలం రవేణర జ్యోతసగ్నై గృణానో అంగీరోభిర్దస్తమివ రుషసా సూర్యేణ గోభిరంధాః విభూమ్యా అప్రథయేంద్రదానో దివోరజముపారమస్తభాయః తదుప్రయక్షతమస్య కర్మ దస్మస్య దారుదమస్తి దంసాః ఉపక్వరే యదుపరాపిన్మన్మధ్వన్న సోరద్యా అస్కదస్రః విదాయోరే ధనజాసనీలే అయాస్యస్తమమానేభిరక్తైః భగో రమేణే పరమేభ్యో మన్నధారయద్రోదసీ సుదంసాః సనాద్దివం పరిభూమావిరూపే పునర్భువాయువతీష్వేభిరేవైః కృష్ణేభిరక్తోషారుషద్భిర్వపుర్భిరాచరతో అన్యాన్యా సనేమి సఖ్యాం స్వపశ్యమానః సూనర్దాధారసవసా సుదంసాః ఆమాసుచిద్దజిటే భక్వమంతః పయః కృష్ణాసురుషద్రోహిణీషు సనాత్సనీల అవనీయరాక్షందే అమృతాః సహోభిః పురుసహస్రాజన యోనపత్నీయద్రువశ్యం దిష్పదారో అక్రాయానం సనాయుభో నమసానవ్యో అర్కైర్వసూయవో మతయో దస్పదద్రుః పతిర్నపత్నీరుషతీరుషందం స్పృశంది పాదవతామన్మనీషాః సనా దేవత పరా యోగభస్తో రక్షీయం తేనోపదస్యందిదస్మ జివాశిక్రతో మా ఇంద్రధీరశిక్షా సజీవస్తమశ్రజీభి సనాయతే గోతామయంద్రణవ్యమతక్షద్బ్రహ్మా హరియోజనాయ సునీథాయ నశ్యవతారణోధా ప్రాతర్మక్షూధియావృజ్యగమ్యాత్ త్వం మహాగ్నింద్రయో హదుష్మేర్జావాయజ్ఞానపృథివీ అమేధాః యద్ధతే విశ్వా గిరయస్థిరభ్వాభియాజృషాదః కిరణానైజన్ ఆయద్ధరీంద్రవివ్రతావేరా దేవజ్రం జలితా వాప్పోర్ధాత్ ఏనా విహర్యనక్రతో అమిత్రాన్పురయక్ష్ణాదిపురుహూత భూర్వీః త్వం సత్యయింద్రధృష్ణురేకాన్తుమృభుక్షాణర్యస్త్వం షాట్ త్వం కృష్ణం మృజనే వృక్ష ఆనౌ యూనే కుత్సాయద్యుమతే సుజాహన్ త్వం హరచలింద్రజ్యోతిస్సఖా భృత్రం యద్వజ్జృణృఢకర్మన్నుభ్నాః యద్ధారూరవృణవన పరాచేర్విదస్యోర్వ్యో నావకేతో నృషాషాట్ త్వం హత్యజింద్రారీషణ్యం దృఢస్య జన్మర్తా నామజుష్టౌ యా అస్మదాకాష్ఠా అర్వదేవ వజ్రం స్మదిత్యమిత్రాన్ త్వాం హత్యజింద్రాన్న సాధౌ స్వర్మేణే నర ఆజాహవంతే తమస్వధావయ్యమాసమర్యభూతిర్వాజేష్వదసాయ్యా భూత్ త్వం హత్యదింద్ర సప్తయోధ్యాన్పురో వజ్రన్పురుకుత్సాయనర్దః వర్యర్ణయ సుదా దేవృథా వర్గం హోరా జన్మరీవ పూరవేగః త్వం జ్ఞాన ఇంద్రదేవ చిత్రామిషమాపోనదీపయః పరిజ్మన్ యయాసూర ప్రత్యస్మభ్యం జంసిత్మ నమోర్ధం న విశ్వధక్షరద్భ్యై అకారిత ఇంద్రగోత మేభిర్బ్రహ్మాణ్యోక్తా నమసా హరిభ్యా సుపేత సంభాజమాభరాణ ప్రాతర్మక్షూ ధియావసృజ్యగుంజాత్ పృష్ఠే శబ్దాయ సుమేఘాయ వేధసేనోధస్తు వృత్తిం ప్రభారా మరుద్భ్యాః అపోనధీరో మనసా సుహస్యోగిరః సమంజే విదధేష్వా భువాః తేజగ్నిరే దివరిష్వాసా ముక్షణో రుద్రస్య మర్యా అసూరా అరేపసాః పాపక ఆకాశస్సు యూర్యాయి వసత్వా నో నద్రత్సినో ఘోరవర్పస యువా నో రుద్రా అజరా అభోఘనో అవక్షురద్రీగావః పర్వతాయివ గృహాయజ్ఞా భువనాని పార్థివా ప్రత్యావయంతేజాని మద్మనా చేతేరంజర్వూర్వ్యంజతే వక్షస్వరుక్మాధీయే శుభే అంశేష్ా నిమేమిక్షరష్టయ సాకం జగ్నేధ్వజయా దివో నరా ఈశానకృతోధునాయో దిశాద సోపాతా విద్యుదస్తవేషీభిరక్రత దుహంజోధర్దివ్యాని ధూతయో భూమిం పిన్వన్మయా సా పరిద్రయ పిన్వంతో మరుత సుదానవయో ఘృతవద్విదథేష్వాభువా అత్యన్నమిహే వినయంతి వాజినముత్సం దుహంతి స్తనయం తమక్షీతం మహిళాసో మాజినశ్చిత్రభానవో గిరయోనస్వత వసోరభుష్యత మృగాయేవ హస్తిన ఖాదావనాయ దారుణీ శృతవీషీరయుధ్వం సింహాయేవ నానదసి ప్రచేదస పిశాయేవ సుపిశో విశ్వవేదస క్షభోజన్వం దృగాయేభిర్నష్టిభిశ్వమేత్సవాధస్తవదాయీమన్యవ రోజసీ ఆవదతాగణశ్రయోదస్తూరాస్తవదాయీ మన్యవ ఆ బంధురేష్వజన్నదరు సదా విద్యున్నతస్థౌ మరుతో రథేషు విశ్వమేదసో రజిభిస్తమోగస్తమిశ్రాసస్తవీషీభిర్వినప్సినా హస్తారయిషం దతిరేకభస్యోరణంతసష్మాృఢాఖాదయో నరాః హిరణ్యయేభిః పవిభిః పయో మృధ ఉజ్జిఘ్నంతాపథ్యో మఖాయాసృతో ధృవచ్యుతో మరుతోభ్యాజదృష్టయ ఘృతం పావకం వనినం విచర్షణి రుద్రస్య సోనం భవసా గృణీమసి రజస్థురం తమ సంవారూకం గణమృజీషిణం మృగాణం సత్సమశ్రియే ప్రణోసమర్థస్తవసాజనాతీతస్తూజీవారుతోజమావర్వాధ్యర్వాజం భరతే ధనాక్షంక్రతుమాక్షేది పుష్యతి సర్కృత్యం మరుద ప్రత్సుదుష్టరం జివంతం సుష్మం మఘవత్సుధత్తర ధనస్మృత ముఖ్యం విశ్వదర్షణిం తోకం పుష్యే మతనాయం సతం హిమాః నో స్థిరం మారుతో వీరవంతమృతీరాహం రయమస్మాసు ధత్త సహస్రిణం సజినం సుశుభాంసం ప్రాతర్మక్షూ ధియావ సుజ్జగణ్యాయ వశ్వారతాయం గుహాచదం తం నమో యుజానం నమో వహంతం సజో రాధీరాః పదైరణమన్నుపత్రాసీదన్విశ్వేజత్రాః ఋతస్య దేవా అను వ్రత గర్భవత్తరిష్టజ్జోర్న భూమ వర్ధం దేవాభః పణ్వాశిష్య మృతస్య యో నాగర్భేషు జాతం పుష్టిర్నరణ్వాక్షిర్న పృథ్వీ గిరిర్న భుజ్మక్షోదో న శంభూ మత్యోనాజ్మన్ స్వర్గ ప్రదత్తస్యం ధర్మక్షోదక్వయీం వరాదే జామిసింధూనా భ్రాతే అశ్వశ్రామిభ్యాన్నరాజాపరాన్యత్తిర్హదాదిరోమా పృథివ్యాసు హంసో నేదంకృత్వాజయతిష్టో విషామోషద్భుత్ సోమో నేధారుత ప్రజాత పశుర్నసి స్వా విభద్ధూరేభాః రజేర్ణ చిత్రాసూరో న సంగ్రగాయర్ణ ప్రాణో నిత్యో న సూను తానభోర్నిర్మనాశిడక్పయో నేను సృజర్విభావాధారక్షేమో కోన రణ్వోయవో న భక్వో చేతనా నిర్ణస్తుభా క్షుప్రాధస్తో వాజీన ప్రీతో పశో దధాతి దుర్లోకాసో జిహ్రదమున నిత్యో జాయే భయో నామరం విశ్వస్మై చిత్రోజలభ్రాక్షేదో న విక్షురథో న రుక్మీక్షేష సమత్సు సేనేమ దృష్టా మందధాస్తర్న జగ్జక్షేష ప్రాదీకా యమోహ జాతో యమోజని త్వం జారః కనీనాం పగర్జనీనాం తంబశ్చరాధా భయంబ సత్యాస్తన్నగావో నక్షంత యుద్ధం సింధం నక్షోధ ప్రణీచీరైనోర్నబంధగాభస్వా అద్రిజీకే అనేషు యాజుర్మర్తేషు మిత్రో వ్రీణీతే సృష్టిం రాజే వాజుర్యం క్షేమో న సాధుక్రధుర్న భద్రో భువస్వాధీర్హోదాహవ్యపాటి హస్తే దధానో నమ్నా విశ్వాన్యమే దేవాన్ధా గుహారిషీదన్ ఇదం దేవత్ర నరోధియంతాహృతాయత్తష్టాన్మంత్రాసంసన్ అజోరక్షాం దాధార పృథివీం నస్తం భద్యాం మంత్రేభిః సత్యైః ప్రజాపదాని పశ్వాయి విశ్వాయోరగ్నే గుహాగుహంగాః యేంచికేత గుహా భవంతమాయస్స దధారా మృతస్య దియే చిరుదం త్రిదాసవంతాదిద్మసో నిప్రభావాచాస్మై దియో వీరుత్సులోధన్మహేతోర ప్రజా ఉద ప్రసూష్వంతః చిత్తిరపాంతమే విశ్వాయస్తద్మేవధీరా సంవాజాచక్రుః శ్రేణన్నుపస్థాద్దివంభురన్నస్తాదశ్చరథమక్తోన్యోర్నోత్ పరిజలే శామే కో విశ్వేషాం భువద్దేవో దేవానాం మహిత్వా ఆదిత్యే విశ్వే కృతం గృహంతసృష్టాద్యద్దేవ జీవో జనిష్టాః భజంత విశ్వే దేవత్వం నామ ఋతం సమంతో అమృతమేవైః ఋతస్య ప్రేకా ఋతస్య ధీతిర్విశ్వాయుర్విశ్వే అపాంసి చక్రుః యస్తభ్యందాసాద్యో వాదే శిక్షాత్తస్మైందాయస్వా హోదారిణత్వ మనోరపత్యే సచిన్వాసాంపతీరయీనా ఇచ్చంతరేతో విధస్తనోషు సంజానతస్మైర్దక్షైరమూరా విదర్న పుత్రాకృతం జగంతస్తోషణే అస్య సాసం దురాసాః విరాజాదురః పురక్ష పిపేసనాకాంస్త్రిభిర్దమూనాః శుక్రః సుశుక్వాషో నకారః పప్రాసమీచీ యో నజ్యోతిః పరిప్రజాదక్రత్వా బభూస భువో దేవానాం పితా పుత్రః సన్ ఏషా అదృప్తో అగ్నిర్వీజానన్నో ధర్నగోనాం స్వాత్మా పితూనా జనేన సేవ ఆహోయస్తం మధ్యే నిషత్తో రణ్వో దూరోనే పుత్రో న జాతో రణ్వో దూరోనే వాజీన ప్రీతో విశో విదారీత్ విశోయదక్వేర్భిస్తనీలా అగ్నిర్దేవత్వా విశ్వాన్యస్యాః నగిష్టయేత భ్రామీణం దిరభ్యోయదేభ్య సృష్టిం జగత్స తత్తు దేదం సోయదహం సమానేర్భిర్యద్యుక్తో వివేరపాంసి ఉషోడజారో విభావోస్త్రః సంజ్ఞాతరూపస్తికే దదస్మై మనావహం దోదురోగ్రన్నవంత విశ్వేస్వా అద్రిజీకే మనేమ పూర్వీరవ్యోమీషా అగ్నిశ్రుతోకో విశ్వాణ్యస్యాని మృతాచిత్వానామానూఢస్య జనస్య జన్మ గర్భోయో అపాంగర్భో మనానాం గర్భస్థ స్థాతాం గర్భస్థ రథాం సముద్రోజిరస్మా అంతర్దూరోణే విశాంగ విశ్వో అమృత స్వాధీ సహి క్షమావాంగ్నిరయీనా సద్యో అస్మారం సూక్తైః ఏదాజీజిత్వో భూమాని పాయి దేవానాం జన్మవర్తాంశ్చ విద్వాన్ వర్ధాన్యం పూర్వీః క్షపో విరూపాస్తాదుశ్చరత మృత ప్రవీతం అరాధిహోదాస్వా అన్విడక్రక్రణ్వన్ విశ్వాన్యపాంసి సత్యా ఘోష ప్రశస్తిం వనేషిఠే ఫలం తమిశ్వే బలిం స్వర్ణః నిర్ధారః పురుత్రా స వర్యం వితన్నయం వ్రేర్మివేదో భరంత సాధన్న గృధ్నురస్తే వసూరోజాతే భీమస్వేదః సమత్సు ఉపప్రజిన్నన్ను సతీ రుదంతం పదిన్న నిత్యం జనాయస్తనీనాః సుదారస్యామరుషాన్ చిత్రముచ్చంతీ ఉషసన్నగావాః వీలుచిద్రుళా పితరో న బుక్ైరద్రిం మృజన్నంగీరసోరవేన చక్రదివో బృహతో గాతుమస్మే అహస్తర్మివిదు కేతుముస్రాః రథం మృతం ధనయన్ హస్త దీతిమాదిధర్యోది విభృత్రాః అదృశ్యంతిరపసాయం గచ్ఛా దేవాంజన్మ ప్రజాసా వర్ధయంతీః మసీద్యతీం విభృతో మాధురి స్మా గృహే గృహే శ్వేతో జేన్యోభూత్ ఆదీం ప్రాజ్ఞేన సహీయసే సన్నాధూత్యా అమృగవానో వివాయ మహేయపిత్రజీ ప్రసం వివేకరవత్సర ప్రసన్నస్తి విద్వాన్ సృజదస్తాధృషదాద్యునస్మై స్వాయాం దేవో దూహితమిత్రిషింధాత్ స్వాయస్తభ్యంతమా విభాతి నమో బాధాసాదుశతో అనుద్యోన్ భద్రో అగ్నేవయో అస్యద్విమర్హాయ సద్రాయ సరసంజం జునాసి అగ్నిం విశ్వా అభివృక్షస్తజంతే సముద్రం న స్రవతః సప్తయక్ష్మీః నజామిభిర్విచీకితేవయో నో విదా దేవేషు ప్రమాదిం చికిత్వాన్ ఆయజిరే ద్రవతిం తేజానక్షుచిరే దోనిషిక్తం చౌరభీకే అగ్నిశ్రద్ధమనభద్యం యువానం స్వాధ్యం జనయస్సూదయచ్చ మనోనయోధ్వన సత్యేక సత్రాసూరోపస్వాయీషే రాజానా విత్రావరుణాసు పాణీ ఘోష ప్రియమమృతం రక్షమాణా మానో అగ్నేఖ్యా విద్యామర్షిక్షాభిషన్ నభో నూపం జరిమామీనాది పురాదస్యాభిషస్తేరీ నిగావ్యాదస్వస్వదస్తర్హస్తేదానోనర్యా పురూణి అగ్నిర్భూమత్రీరీనాత్రానో అమృతా నిమిశ్వా అసే వత్సంబరిడంతం నవిందం నిచ్చందో విశ్వే అమృత అమూరాః శ్రమయువ పదవ్యో ధియంతస్తు పదే పరమేరాగ్నే తిస్రో యదగ్నే సరదస్వాచ్యుతిం హృదయన సుజాయస్త పర్యాన్ నామాయుద్ధిరే యజ్ఞాన్యసూదయంత ఆలోదీ బృహతి వేమీ దానా ప్రరుద్రియాయ భృదే యజ్ఞయాద ర్తో నేమధీత చికిత్వాగ్ఞం పదే పరమేతివాంసీరన్నభిజ్ఞుపత్నీమంతో నమస్యం నమస్యన్ రిక్వాంసస్కంధ కణ్వస్వాఖ్యన్నిమిషిరక్షమానా త్రిసప్తయద్గుహ్యాయత్వదామి దండీత యజ్ఞయాసః దేవీ రక్షందే అమృతం సజోషా పశూంత్యస్థాత్రేంద్రరంజమాయి విద్వానగ్నేవజినా నిక్షితీనాంజానుషత్సురుధో జీవసేధాః అంతర్విద్వానాధ్వానో దేవజానానతంద్రోదూతో అభవోహవిర్వాణ్ స్వాధ్యో దివ ఆ సప్త జక్తిరాజో దురోజ్ఞాజాన్ విదగ్గవ్యం శరమాదృహమోర్వంజేనానుకం మానుషీ భోజ దేవిట్ ఆయే విశ్వాస్మర్చాయితస్తక్రన్మానాసో అమృతత్వాయ ఘాతం అన్హామద్భిః పృథివీ విదస్తే మాతా పుత్రేరది జద్ధాయ సేవే రజిశ్రియం విదధస్తారామస్మిన్ విలోయ దక్షీణమృతాకృన్ అధక్షరం దిసింధవో న సృష్టా ప్రణీతీరగ్నే అరుషీరజానన్ నిర్ణయ పితృవిత్తో వయోధా సుప్రణీతిషో నసూ శోనసీరీన్న ప్రీణానో దేవదత్నవిధతో విదారీత్ దేవో నయస్ పితా సత్యమన్మాక్రత్వాది వృజనాని విశ్వాసస్తో అమజన్న సత్య ఆత్మేవ సేవోదిభూత్ దేవో నయ పృథివీ విశ్వధాయాముపక్షేతి హితమిత్రో నరాజా పురస్సదస్తర్మసదో న వీరా న పద్యాపతి దృష్టే వనాహీ తన్వానరోదమానిత్యమిద్ధమగ్నే సుజనం దక్షిజిషుద్ధ్రువాసు అధిర్యుమ్నం నిజధుర్భూర్యస్మిన్ భవా విశ్వాయ ధరుణారీణా విపృక్షో అగ్నే మఘవానో అస్యుర్విశూరయోదతో విశ్వమాయో తనేమవాజం సమిధేష్వర్యో భాగం దేవేష్వశ్రువసే దానాహేనమో వామసానాస్మదోగ్నే పీపయం దర్భక్తా పరావతః సుమతిం భిక్షమానాభిసింధవ సమయాసస్రవద్విమిం రే అగ్నే సుమతిం భిక్షమానా దివిశ్రవో దధియే నిద్యాసః నక్తృణదాభిరూపే కృష్ణం చ వర్ణమరుణం చ సంధూ జాన్వాజే మర్తాన్ సుహృతో అగ్నేతే శ్యామమఘవానో భయం చ ఛాయే భవిష్యం భువానం శ్రీరక్షామ ప్రియా రోదాజీ అంతరిక్షం అర్వద్భిరగ్నే అర్వతో నృభంద్రే వీరైర్వీరాన్భానుజమాత్మోదాః ఈశారాస పితృవిత్తస్య రాజో విశోనజశ్రతహీమానోస్యో ఏనాదే అగ్నముచుసా నివేధో దృష్టాని సంధుమనసే హృదే చ సర్వేమ రాజశ్రుధురాజమన్మతేధిశ్రవో దేవభక్తం దధానాః ఉపప్రయంతో అధ్వరం మంత్రం వోచే మాగ్నయే ఆరే అస్మే చ శృణ్వతే యస్నీహీతేషు భూర్యః సందర్భాణాసు దృష్టిషు అరక్షద్దాసుషేకయం ఉత ప్రోభంతు ధనంతమముధ్యర్వృత్తాజాని ధనంజయోరణేరణే యూతో అశిక్షేషీ హవ్యాని వీతలే దస్మత్కృణోష్యద్భరం తమిత్సు హవ్యమంగిరస్సు దేవం సహసోయో జనా ఆహుస్సు పరిషం ప్రశస్తయే హవ్యాసుశ్చంద్రవీతయే నయోరుపబ్ధిరస్య శృణ్వే రసస్య కచ్చన యజ్ఞేయాసి దూత్యం స్వోతో వాజ్యక్రయోభిపూర్వస్మాదపరః రదాస్వా అగ్నే అస్థాత్ ఉదగ్యుమత్సు వీర్యం బృహదగ్నే వివాససి దేవేభ్యో దేవదాశుషే జుషస్వ సప్రతస్తమం వచో దేవప్సరస్తమం హవ్యాజుహ్వాన ఆసని అథాదే అంగిరస్తమాగ్నే వేధస్తమ ప్రియం వోచేవ బ్రహ్మ సాధసి తరస్తే జామిర్జనా నామగ్నే గోధాశ్వధ్వర కోహకస్మిన్నసి శ్రుతః త్వం జామిర్జనా నామగ్నే మిత్రోసి ప్రియః సఖా సఖిభ్యయీడ్యాః యజానో మిత్రవరుణాయజా దేవామృతం బృహద్ అర్నేయక్షిస్వందమం కాలముపే ధర్మన సోవరాజభువదగ్నే సంత మా కామనీషా ఓవా యజ్ఞైః పరిదక్షణం తాపకేన వాతే మనసా దాసేమ ేయోదాభస్సు పూరేత భవన అభదాన్వారోదసీ విశ్వమిన్వేజా మహేసో మనసాజ దేవాన్ రసు విశ్వాన్ రక్షసో దక్షజ్ఞే భవా యజ్ఞానామభిషత్తి అథవ రసోమపజం హరిభ్యామాదిత్యమస్మే చక్రమాసుకామే ప్రజావతావత సామన్హీ రాసా చ భువే నిజసత్సీహ దేవైః దేవీ హోత్రముదభోక్తం యజత్ర బోధి ప్రాయందర్జని సర్వసూరా యథా విప్రస్య మనోషో హవిర్భిర్దేవా అయలః కవిభిః కవిస్సన్ ఏవాహోదస్తత్యతరత్వమద్యాగ్నే మంద్రయా జుహ్వాయజస్వ కథాదాసే వాగ్నయేవాస్మై దేవదృష్టోచ్యతే భావినే గీః యోమర్తేష్వృతృతా బాహోతా యజిష్ఠజిత్రుణోతి దేవాన్ యో అధ్వరేషు సంతమృతా బాహోదాతమో నమోభిరాకృణుధ్వం అగ్నిర్యద్వేర్మత్తాయ దేవాన్ సుజాబోధాది మనసా యజాతి సహిక్రతః సమర్యస్త సాధం మిత్రో నభూదద్భూతస్య రచీః సంమేధేషు ప్రథమం తే భయంతే సముపబ్రువతే దస్తమారీః సనో నృడామృతమోరిజాతాః అగ్నిర్గిరోమసావేతు ధీతిం భగవానస్తమిష్టామాజ ప్రసూతాయుషయంతమన్మ ఏవాగ్నిర్గోతమేభిర్నృతా వావిప్రేభిరస్తోష్టజాతవేదాః సయేషుద్యుమ్నం వీమయరసాధృష్టిం యాదిజోషమాదీత్వాన్ అభిత్వా గోతమా గిరా జాతవేదో వితర్షణే జుమ్నైరభిప్రణోనుమోతమో గిరా రాజస్కామోదుపశ్యతి జుమ్నైరభిప్రణోనుమోత్వాజసాత మమంగిరస్వద్ధావామహే జుమ్నైరభిప్రణోనుమోత్వృత్రహంత మంజోదస్యోగ్రవధూనుషే జుమ్నైరభిప్రణోనుమ అవోచ మరహూగలా అగ్నయే మధుమద్వచాః జుమ్నైరభిప్రణోనుమ హిరణ్యకేశోరజ సోమిశారే ధ్వనిర్వాతజీవద్ధజీవాన్ శుచిభ్రాజా కుషసో నవే దాజసస్వతీరభ్యుభో న సత్యాః ఆదే సుపర్ణామినంతాం ఏవైః కృష్ణో నో నాపర్షభోజీలాం శివభిర్నస్మయమానాభిరాఘాత్పదం దివిహస్తనయంత్యభ్రా యదీ మృదస్య పయసాపి యా నో నయన్ మృదస్య పసిభిరజిష్టైః భర్జమా మిత్రో వరుణ పరిధ్మాత్మజం వృంజంజుమారస్యోనో అగ్నేవాజస్య గోమతీశానస్ సహసోయో అస్ స్మేధేహి జాతవేదో మహిస్రవాః సజీషానో వగష్కవిరగ్నిరీరేణ్యో గిరా రేవదస్మభ్యం పూర్వణి గజీజిః క్షపోరాజన్నుదత్మనాగ్నేవ స్తోరుతోషధాః సదిగ్మజంభరక్షసోదః ప్రతి అగ్నభూతిభిర్గాయత్రస్య ప్రభర్మణి విశ్వాసుధీషు వంద్య ఆనో అగ్నేరంభరదత్రాదాహంభరేణ్యం విశ్వాసు ప్రత్సుదుష్టరం ఆనో అగ్నేసు చేతునారయం విశ్వాజోపోషదం మాధీకంధే జీవసే ప్రభూతస్తిక్మసోజుషేవాచో గోతమాగ్నయే భరస్వసం నయుర్గిరాః యో నో అగ్నేభిరా సత్యంతి దూరే పదేష్టరః అస్మాకమిద్ధృధే భవ సహస్రాక్షో విదర్షణిరగ్నీ రక్షాం సిషేధతి హోతాగ్రీత బుద్ధ్యాః యుద్ధాహితో మజిన్మదే బ్రహ్మచకారవర్ధనం స్వృష్టవజ్రిణో జాసా పృథివ్యా నిస్తాహిమచ్చన్న స్వరాజ్యం సత్వామదృఢామదః సోమస్యేనాభృదస్సుతః ఏనావృత్రం నిరభ్యో జఘంధ వజ్రిణో జసార్చన్న స్వరాజ్యం ృక్న దేవ్రోణియం సరే ఇంద్రన్నం హితేశ మోహనో వృత్రం జయా అవోర్చన్న స్వరాజ్యం నిరింద్రభూమ్యాధివృత్రం జఘంధనిర్జివ శ్రుజా మరుత్మతీరవ జీవధన్యా అవోర్చన్న స్వరాజ్యం ఇంద్రో వృత్రస్య లోధతః సానుం వజ్రేణ హీళికః అభిక్రమ్యావజిభ్రతే వశ్వర్మాయోదయన్నర్చన్న స్వరాజ్యం అధిజానో నిజిఘ్నతే వజ్రేణ శతపర్వణా మందార ఇంద్రో అంధసస్యభ్యో గాజమిచ్చత్యర్చన్న స్వరాజ్యం ఇంద్రదభ్యమిద్రిమోనుత్తం వజ్రిం వీర్యం యద్భత్యం భాజినం మృగంతమత్వం భాజయావధీరచన్న స్వరాజ్యం వజ్రాసోస్తిరన్న వదనినా అను మహత్త ఇంద్రవీర్యం బాహ్వోస్తేవలం ఘిరమచ్చన్న స్వరాజ్యం సహస్రం సాగమచ్చత పరిష్టో భదవింశతి శతైనమన్వనోన భురింద్రాయ బ్రహ్మాద్యమర్చన్న స్వరాజ్యం ఇంద్రో వృత్రస్య కవీషీం నిరహంసః సాతః మహత్తదస్య పౌంసం వృత్రం జఘన్వాసృజదర్చన్న స్వరాజ్యం ఇమే చిత్తమ మందేతామహీంద్రజృన్నో జృత్రం మరుద్భాంగీరచ్చన్న స్వరాజ్యం నేపాలేంద్రం వృత్రో విభయత్ అభ్యేనం వజ్ర ఆయస సహస్రభృక్తిరాజతాచన్న స్వరాజ్యం యద్వృత్రం తమ సాసనిం వజ్రేణ సమయోధయ అయీమింద్రజిఘాంసుతో జీవితే బద్ధేతమోచన్న స్వరాజ్యం అభిష్టనేతే అద్రిభోయస్ జగశ్చ రేజతే పృష్టాచిత్తమ మన్యమయింద్ర మే విద్యతే ధియాచన్న స్వరాజ్యం నవీయాదీమసీంద్రం గోవీర్యా పర తస్మిన్ బ్రహ్మముదక్రతుం దేవాగోజాంధురచందన స్వరాజ్యం యామధర్వామనుష్మిత దధ్యంధియమంత్రత తస్మిన్ బ్రహ్మాణి పూర్వసేంద్ర ముక్తమగ్మతార్చన్ననస్వరాజ్యం భద్రంగో అభివాదయమనాః. హరిః ఓం. ఇంద్రో వదాయ వావృధే సవాదే వృత్రహానృభిః తమిన్మహస్వాజిషూతే మధ్యే హవామహే సవాజేషు ప్రణామిషత్. అశీరీరసేన్యోసి భూరీ వరాదతి అశీలభ్రశ్చిద్దృశోయమానాయ శిక్షసి సున్వతే భూరీ తే వసు. యదుదీరత ఆజయో ధృష్టవే ధీయతే ధనా యుక్ష్మదచ్యుతాహరీకంభనః వసూ దోస్మాంద్రవసూ దథః ృత్వా మహాశ్వథం భీమావృధే సమాహ శ్రియరిష్మూపాదయోర్మిధి ప్రే హరీవాంతధే అస్తయోర్వజ్రమాయసం ఆమ ప్రోపార్థీవం రజోపద్ధే రోచనాదివి నత్వాంగింద్రకశ్చన న జాతో న జానిష్యతే దివి స్వం వమక్షిత. యో అర్యో మర్తభోజనం వనాదాదిదాసుషే ఇంద్రో అస్మభ్యం శిక్షజా భూరి దేవసో భక్షీయత వరాధయత. మదే మదేహినో దదిర్యూషానవామృజుక్రతుః సంగ్రేభాయ పురోషతో భాజా హస్త్యావసూచిజీహి రాజాభార. మాదయస్వ సుతే సమసే సూరరాధసే విద్మాయిత్వా పురోవసుముపకామాన్ సేద్మయేషానో హితాభావా. ఏతే చ ఇంద్రజంతవో విశ్వం పుష్యంతి వార్యం అంతర్హిక్ష్యో జనానా మర్యో వేదో అదాశుషాం తేజాన్నో వేదాభార. ఉపోషశ్రేణీరోమఘన్మాతాయివూర్దాపదర్తయాయుజ్యోజాహరీ అక్షన్నమీ మదంతహ్యవ ప్రియా ధూషత అస్తోషస్వభానభో విప్రాణమిష్టయాపతీయోజాన్వింద్రదేహరీ సుసంద్రుతం పాభయం మఘవన్వందిషీమహి ప్రణోణం పూర్ణబంధునస్తుతో జాహివసాం అనుయోజాంద్రదేహరీ. సఘాతం మృగణం రథమధీతిష్టాది గోవిదం యః పాత్రం హారియోజనం పూర్ణమింద్రజిలోజాంద్రదేహరీ. యుక్తస్తే అస్తులక్షేణ బుధసవ్యశ్చ సక్రతో తేన యాజాముప ప్రియాం మందానో యాజ్ఞందోజాన్మిందేహరీ. యునద్వీతే బ్రహ్మణా కేశిహరీ ఉప ప్రయాయిదేగమస్తో ఉత్వాసుకాశోరభదా మందిరః పూర్ణాన్ వజ్రం సమపత్యామహ. అశ్వాపతి ప్రథమో గోషు గచ్చతి సుప్రావీరిం రాజ్యస్తభోదిభిః తమిత్రేణ క్షిపసో నాభవీ యసా సింధుమాపో యథాభితో విచేదనః. పాపో న దేవీరుపయంది హోత్రియమః పశ్యంతి వితతం యథా రజాః. రాజైర్దేవాసః ప్రణయంతి తే వయం బ్రహ్మ ప్రియం దోషయంతే వరాయీవ. అధిద్వయో రదధా ఉచ్చా అమృతో యశ్రూజా మిథునా జాత పర్యతాః. అసంయ్యేక్షేజపుష్ట్యాజిభద్రాశక్తిర్యజమానాయ సంపదే. ఆతంకీనా ప్రథమం దధిరేవజ జిద్ధాగ్నాయ సంజాజేషు ప్రత్యయా స సర్వం ప్రణేస్తమవిందంత భోజ నమస్వాబంధం గోమంతమాపసుందరా యజ్ఞేన సర్వా ప్రథమ పథస్తేతః సూర్యో ప్రతపేన ఆజని ఆగాజదుసనా కావ్యస్త జాయమస్య జాతమమృతం యామహే భర్గర్భాజస్వ పత్యాయ విద్యతేర్కో వా శ్లోకమాఘోషతే దివి గ్రాభాయత్ర వదతి కారు రుక్ష్యా అస్తస్యేదింద్రో